రెండో దేశకాలాలు. ఈ ఉత్పత్తి ప్రకరణంలో వశిష్ఠ మహర్షి నిజంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు ఉత్పత్తి అనేది లేనేలేదా అని. ఇది ఎవడూ ఒక పట్టాన నమ్మే మాట కాదు. ప్రపంచంలో ఏ వస్తువును తీసుకున్నా ఇది ఫలానా చోట ఫలానా సమయంలో పుట్టింది, అంతకు ముందు లేదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. దీనినే ఐన్స్టీన్ మహాశయుడు ఫోర్ డైమెన్షనల్ గ్రాఫ్ అన్నాడు. ఫోర్ డైమెన్షనల్ గ్రాఫ్లో ఎక్స్, వై, జెడ్ యాక్సెస్లు మూడు స్పేస్ ఆ వస్తువు యొక్క లొకేషన్ను ఫిక్స్ చేస్తాయి. దీన్నే మన వేదాంత పరిభాషలో దేశము అంటారు. కాగా ఎక్స్, వై, జెడ్ యాక్సెస్లు మూడు కలిసి ఒకనొక వస్తువు యొక్క దేశాన్ని నిర్ధారణ చేస్తాయి అన్నమాట. ఇక నాల్గవదైన టీ యాక్సిస్ ఆ వస్తు ఉత్పత్తి యొక్క టైం ఫ్యాక్టర్ని ఫిక్స్ చేస్తుంది. దీన్నే మన వేదాంత పరిభాషలో కాలము అని పిలుస్తారు. ఈ నాలుగు యాక్సిస్లను ఆధారం చేసుకుని ఒక స్పాట్ను నిశ్చయం చేస్తే అది ఆ వస్తువు యొక్క ఉత్పత్తిని నిర్ధారణ చేస్తుంది అని ఆధునిక విజ్ఞానం మనకు బోధిస్తుంది. అయితే ఈ విజ్ఞానంలో ఆధునికత్వం ఏదీ లేదు. కొన్ని లక్షల సంవత్సరాలుగా మనుషులు ఇట్లాగే ఆలోచిస్తున్నారు. కొత్తగా వచ్చిందల్లా ఫోర్ డైమెన్షనల్ కాన్సెప్ట్ మాత్రమే. మనం ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దీనిలో దేశము అనే పదం వచ్చినప్పుడల్లా ఎక్స్, వై, జెడ్ యాక్సిస్లను గుర్తు చేసుకోవాలి. కాలము అనే పదం వచ్చినప్పుడల్లా టీ యాక్సిస్ను గుర్తు చేసుకోవాలి. ఇలా అయితే వశిష్ఠ మహర్షి చెప్పబోయే విషయం మనకు తేలికగా బుర్రకెక్కుతుంది. వశిష్ఠ మహర్షి ఈ ప్రకరణంలో ఒక విప్లవాత్మకమైన ప్రశ్నను లేవనెత్తదలుచుకున్నాడు. ఏమనంటే, నువ్వు యాక్సిస్లు అంటున్నావు కదా, అవి దేనిమీద ఆధారపడి ఉన్నాయి అని. గణిత శాస్త్రంలో దీనికి సమాధానం లేదు. ఆ శాస్త్రానికి ఆ ప్రశ్న అక్కర్లేదు. సున్నా అనే పాయింట్ ఉందనుకో, ఇది యాక్జియం, ఆక్సియోం అంటుంది గణిత శాస్త్రం. యాక్జియం అంటే అది ఉందని ఒప్పుకున్నా, దానిమీద చర్చ లేదు అని అర్థం. వశిష్ఠ మహర్షి అక్కడే తన చర్చను కేంద్రీకరించాడు. నీ నాలుగు యాక్సిస్లకి మూల కేంద్రమైన ఆ బిందువు ఎక్కడ ఉంది అనేది ఆయన ప్రశ్న. ఆ చర్చ చాలా మెలికలు తిరుగుతుంది. చివరికి వశిష్ఠ మహర్షి చెప్పబోయే తీర్పు ఏమింటే, మూల బిందువనేది నిజంగా లేనేలేదు. ఉందనుకోవడం నీ భ్రమ. ఆ భ్రమలో పడి అది ఉందనుకొని దానిమీద ఆధారపడి గీతలు గీశావు. వాటిని ఆక్సిస్ అని పిలిచావు. ఆ గీతలమీద ఆధారపడి వస్తువు యొక్క ఉత్పత్తిని నిర్ణయం చేశావు. ఈ మొత్తం కథంతా నీ భ్రాంతిమీద ఆధారపడి సాగిందేగాని లేని బిందువుమీద కాదు. కనుక ప్రపంచంలో ఉత్పత్తి అనేది లేనేలేదు, అనగా సృష్టి అనేది లేనేలేదు అని వశిష్ఠ మహర్షి చెప్పదలుచుకున్నాడు. ఆ వశిష్ఠ మహర్షి యొక్క పారిభాషిక పదాలేమిటో ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఆయన యాక్సిస్లు అనడు, దేశము, కాలము అనేవి లేనేలేవు అంటాడు. అంటే చోటు, సమయము అనేవి లేనేలేవు అంటాడు. చోటులేని పరిస్థితిని మనం ఊహించగలమా? పోనీ కాలం లేని పరిస్థితిని మనం ఊహించగలమా? చాలా కష్టం. ఇలాంటి ఊహకందని విషయాలను ఆయన ప్రతిపాదించదలుచుకున్నాడు. గనుక ఆయన ఈ విషయంలో పిలీలోపాఖ్యానము అనే పెద్ద కథ చెప్పదలుచుకున్నాడు. దీనికే మండపోపాఖ్యానము అని మరో పేరు. ఆయన దానిని 15వ సర్గలో ప్రారంభించాడు. వెనుకటి 14 సర్గలలోనూ ఆ కథ వెనకాల సిద్ధాంత భాగాన్ని తర్క జటిలమైన పద్ధతిలో చర్చించాడు. ఆయసర్ రెండు. కాగా ఉత్పత్తి ప్రకరణంలోని మొదటి 14 సర్గలు కూడా రాబోయే లీలోపాఖ్యానానికి పీఠిక వంటివి అని మనం గ్రహించాలి. వాటిల్లో కూడా మొట్టమొదటి సర్గలో మొత్తం ప్రకరణసారాన్ని సంగ్రహంగా చెప్పాడు. అందుకే దీన్ని సంగ్రహ సర్గ అని పిలుస్తూ ఉంటారు.